విఘ్నేశ్వరుని కథ. వాడుక భాషలో వినాయక కథ. వినాయకుడి కథ అచ్చతెలుగులోనే అన్నిచోట్ల లభ్యమవుతోంది. అయితే తేలిగ్గా అర్థం కావడానికి, చదువుకోవడానికి వీలుగా ఉండటానికి అనువుగా ఈ కథని ప్రముఖ రచయిత శ్రీ మల్లాది వెంకటకృష్ణమూర్తి వాడుక భాషలో రాసి మనకందిస్తున్నారు. ఓం గణేశాయ నమః. ఓ రోజు నైమిషారణ్యంలో శౌనకుడు ఇతర మహర్షులని, సూత మహర్షిని కలిశాడు. సత్సంగ కాలక్షేపం కోసం ఆయన శౌనకుడు ఇతరులకి వినాయకుడి పుట్టుక, చంద్రుణ్ణి దర్శిస్తే వచ్చే దోషం, దాని నివారణ గురించి సూత మహాముని శౌనకుడు ఇతరమునులకి చెప్పాడు. పూర్వం ఏనుగురూపంలో గల గజాసురుడు అనే రాక్షసుడు శివునికోసం గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై గజాసురుణ్ణి ఇలా అడిగాడు, రాక్షస, ఏమి నీ కోరిక? గజాసురుడు శివుణ్ణి భక్తితో అనేక రకాలుగా స్తుతించాక తన కోరికను ఇలా చెప్పాడు, స్వామి, నువ్వు ఎల్లప్పుడూ నా కడుపులోనే నివాసం ఉండాలని నా కోరిక అని అన్నాడు. భక్తులకి తేలికగా ప్రత్యక్షమై వారి కోరికలను ఇట్టే తీర్చి తనమీదకి తెచ్చుకునే స్వభావంగల శివుడు గజాసురుడి పొట్టలోకి ప్రవేశించి హాయిగా నివసించసాగాడు. అక్కడ కైలాసంలో పార్వతీదేవి తన భర్త అయిన శివుడి జాడ తెలియక ఆయన కోసం అన్వేషిస్తూ ఆయన గజాసురుడి పొట్టలో ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకుంది. దాంతో పార్వతీదేవి విష్ణుమూర్తి దగ్గరకు ఏడుస్తూ వెళ్లి జరిగింది చెప్పి ఆయన సహాయం కోరింది. ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుడి నుంచి నువ్వు నా భర్తని రక్షించావు, అలాగే ఇప్పుడు నువ్వు గజాసురుడి బారినుంచి కూడా నా భర్తని విడిపించి రక్షించాలి అని వేడుకుంది. శ్రీహరి ఆమెని ఊరడించి ఇలా చెప్పాడు, శివుని వాహనమైన నందిని నా దగ్గరికి పంపు, నీ కోరిక తీరుస్తాను. గజాసుర సంహారానికి గంగిరెద్దుల మేళమే సరైనది. బ్రహ్మ ఇతర దేవతలందరినీ వెంటనే రావలసిందిగా విష్ణుమూర్తి కబురు పంపాడు. నందిని గంగిరెద్దుగా అలంకరించి దేవతలకి తలో వాయిద్యం ఇచ్చి తనూ చిరుగంటలూ సన్నాయిని అందుకుని వారందరితో గజాసురుడి దగ్గరికి వెళ్లాడు. ఆ ఊళ్ళో మనోహరంగా సాగే ఆ గంగిరెద్దు మేళాన్ని గురించి విన్న గజాసురుడు దాన్ని స్వయంగా చూసి ఎంతో వినోదించాడు. మేళం పెద్దయిన శ్రీహరితో ఇలా చెప్పాడు, నరుడా, నీకేం కావాలో కోరుకో. అయ్యా, ఇది శివుడి వాహనమైన నంది, శివుని కోసం వచ్చింది, కాబట్టి దానికి ఆయన్ని చూపించు, ఆ తర్వాత మా దారిన మేం వెళతాం అన్నాడు శ్రీహరి. అది వినగానే గజాసురుడు ఉలిక్కిపడ్డాడు. తన పొట్టని చీల్చుకుని కాని శివుడు బయటికి రాలేడు, వస్తే తనకు మరణం తప్పదు. దివ్యదృష్టితో గజాసురుడు ఆ కోరిక కోరింది శ్రీహరి అని తెలుసుకుని ఇక తనకి చావు తప్పదని గ్రహించి తన కడుపులోని శివుణ్ణి ఇలా కోరాడు, స్వామి, నేను మరణించాక నా తలని మూడు లోకాల్లో పూజించేలా చెయ్యి, నా చర్మాన్ని నువ్వు ధరించు అని వేడుకున్నాడు. శివుడు అందుకు అంగీకరించగానే శ్రీహరి నందికి సైగ చేశాడు. నంది తన కొమ్ములతో గజాసురుని కడుపు చీల్చి అతణ్ణి చంపేసింది. పొట్టనుంచి బయటపడ్డ శివుడితో శ్రీహరి ఇలా చెప్పాడు, పరమశివ, దుర్మార్గులకి ఇలాంటి వరాలివ్వడం పాముకి పాలు పోయడంతో సమానంసుమా. బ్రహ్మని, ఇతర దేవతలని వారివారి లోకాలికి పంపించేసిన శ్రీహరి కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు నందిని ఎక్కి కైలాసానికి బయలుదేరాడు. వినాయకుని జననం. అతి త్వరలో తన భర్త తిరిగి కైలాసానికి వస్తున్నాడని తెలుసుకున్న పార్వతి ఉత్సాహంగా తలంటు పోసుకోవడానికి తయారయ్యింది. తన ఒంటిమీది సున్నిపిండిని నలిపి తీసి ఆ నలుగుపిండితో ఓ చిన్న పిల్లవాడి బొమ్మని చేసి దానికి ప్రాణం పోసి చెప్పింది, కుమారా, నువ్వు కాపలా ఉండి లోపలికి ఎవ్వరినీ రానీయక. ఆ బాలుడు అందుకు ఒప్పుకుని సింహద్వారం వద్దకి వెళ్లాడు. పార్వతి స్నానం ముగించుకుని అనేక నగలని ధరించి భర్తకోసం ఆత్రంగా వేచిచూడసాగింది. కైలాసం చేరుకున్న శివుడు లోపలికి వెళ్లబోతుంటే పార్వతి కాపుంచిన పిల్లవాడు ఆయన్ని అడ్డగించాడు. శివుడికి కోపం వచ్చి త్రిశూలంతో ఆ పిల్లవాడి తలని తెగ్గోసి లోపలికి వెళ్లాడు. అప్పుడు పార్వతి శివుడికి ఎదురెళ్ళి ఆహ్వానించి ఆయనకి కాళ్ళు కడుక్కోవడానికి, తాగడానికి నీళ్ళిచ్చి పతివ్రతాధర్మం ప్రకారం పూజించింది. చాలాకాలం తర్వాత కలుసుకున్న వారిద్దరూ అనేక విషయాలు ముచ్చటించుకున్నారు. వారి సంభాషణలో ద్వారం దగ్గరి బాలుడి ప్రసక్తి వచ్చింది. పార్వతి జరిగింది చెప్పగానే శివుడు విచారిస్తూ ఇలా చెప్పాడు, అయ్యయ్యో, నేను వాడి తలని నరికేశాను కదా. ఇద్దరూ కొద్దిసేపు బాధపడ్డాక శివుడికి గజాసురుడికిచ్చిన వరం గుర్తుకొచ్చి ఆ గజాసురుడి తలని తెచ్చి మరణించిన ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి ఇలా చెప్పాడు, వత్స, నీకు గజాననుడు అనే పేరు పెడుతున్నాను. గజాననుణ్ణి పార్వతి ప్రేమగా పెంచుకోసాగింది. గజాననుడు కూడా తన తల్లిదండ్రులతో ప్రేమగా మెలుగుతూ పెరగసాగాడు. అనింద్యుడు అనే ఎలుకని తన వాహనంగా చేసుకుని గజాననుడు దానిమీద తిరగసాగాడు. మరికొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకి ఓ కొడుకు పుట్టాడు. అతడికి కుమారస్వామి అనే పేరు పెట్టారు. మహాబలశాలి అయిన కుమారస్వామి నెమలిని తన వాహనంగా చేసుకున్నాడు. విఘ్నాలకి అధిపతి ఎవరు? ఓరోజు అనేకమంది దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి పూజించి ఇలా చెప్పారు, స్వామీ, విఘ్నాలతో మా పనులు చాలా చెడిపోతున్నాయి. ఈ విఘ్నాలని శాసించేందుకుగాను మాకు అధిపతినివ్వండి. ఆయన్ని పూజించి విఘ్నాలు కలుగకుండా చూసుకుంటాము. తన పిల్లలలో ఒకరికి ఆ ఆధిపత్యాన్ని ఇవ్వాలని శివుడు సంకల్పించాడు. అది తెలిసిన గజాననుడు తండ్రిని అడిగాడు, నేను పెద్ద కొడుకుని కనుక ఆ ఆధిపత్యాన్ని నాకివ్వండి నాన్నగారు. రెండో కొడుకు కుమారస్వామి తండ్రితో ఇలా చెప్పాడు, నాన్నగారు, అన్నయ్య మరుగుజ్జు, అందుచేత అసమర్థుడు, అనర్హుడు అవుతాడు. ఆ ఆధిపత్యం నాకివ్వండి. వారి వాదనలను విన్న శివుడు వారితో చిరునవ్వుతో ఇలా చెప్పాడు, చిన్నారుల్లారా, మీలో ఎవరు ముందుగా ముల్లోకాల్లోని నదుల్లో స్నానంచేసి నా వద్దకి వస్తారో వారిని అందుకు అర్హులుగా నిర్ణయించి వారికి ఆధిపత్యాన్నిస్తాను. వెంటనే బయలుదేరండి. ఆ మాటలు వినీ వినగానే కుమారస్వామి నెమలినెక్కి ఆ పనిమీద రివ్వున బయలుదేరాడు. వినాయకుడు తన ఎలుకవంక విచారంగా చూసి తండ్రితో ఇలా చెప్పాడు, నాన్నగారు, ఎలుకనెక్కి వెళ్ళి నేను తమ్ముడికన్నా ముందుగా అన్ని నదుల్లో స్నానంచేసి రాలేనుగా. నేను ఈ పోటీలో గెలిచే ఉపాయం మీరే చెప్పండి. అప్పుడు శివుడు కొడుకుతో ఇలా చెప్పాడు, కుమారా, ఎవరు ఒకసారి నారాయణ మంత్రాన్ని జపిస్తారో వారు 300 కల్పాల కాలం పుణ్యనదుల్లో స్నానంచేసిన పుణ్యఫలాన్ని పొందుతారు. అలా అయితే ఆ మంత్రాన్ని ఉపదేశించండి నాన్నగారు అంటూ ఉత్సాహంగా అడిగాడు గజాననుడు. తండ్రి ఆ మంత్రోపదేశం చేయగానే గజాననుడు కైలాసంలో అత్యంత భక్తిగా ఆ మంత్రాన్ని స్మరించసాగాడు. మొదటగా కుమారస్వామి గంగానదికి వెళ్లగా అప్పటికే గంగలో స్నానం ముగించి ఎదురొస్తున్న అన్నయ్య గజాననుడు ఎదురుపడ్డాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. కుమారస్వామి 350,000,000 నదుల్లో స్నానానికి వెళ్లినా మంత్రమహిమ వల్ల గజాననుడు స్నానంచేసి ఎదురురావడం కుమారస్వామికి కనిపించసాగింది. ఆఖరి స్నానం కూడా పూర్తిచేసి ఎంతో ఆశ్చర్యంతో కుమారస్వామి కైలాసంలోని తండ్రి దగ్గరికి వెళ్లి పశ్చాత్తాపంతో ఇలా చెప్పాడు, నాన్నగారు, అన్నగారి మహిమ తెలియక ఇందాక ఏదేదో మాట్లాడాను. నాకన్నా అన్నయ్యే అన్ని విధాలా సమర్థుడు, కనుక గజాననుణ్ణే విఘ్నాలకి అధిపతిని చేయండి. ఆ ప్రకారం భాద్రపద శుద్ధ చవితినాడు పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం వేడుకని జరిపించాడు. అప్పట్నుంచి అంతా విఘ్నేశ్వరుడిగా పిలువబడే గజాననుణ్ణి ఆ రోజున పూజించి వడపప్పు, పానకం, అరటిపండ్లు, తేనె, పాలు, కొబ్బరి, అతనికిష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, ఇతర పిండి వంటలని నైవేద్యంగా పెట్టసాగారు. ఆ భాద్రపద శుద్ధ చవితిన భూలోకంలో తనకి నైవేద్యం పెట్టిన వాటన్నింటినీ సుష్ఠుగా తిని విఘ్నేశ్వరుడు తన వాహనమైన ఎలుకకి కొన్ని పెట్టి కొన్ని చేతుల్లో తీసుకుని భుక్తాయాసంతో సూర్యాస్తమయ వేళకి మెల్లగా కైలాసం చేరుకున్నాడు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వంగి నమస్కారం చేయడానికి ప్రయత్నించాడు. అయితే తిన్నవాటితో కడుపుబ్బిన వినాయకుడు నేలమీద బోర్లా పడుకున్నాడు. పొట్టమీద నిలిచిన చేతులు భూమికి అందలేదు. బలవంతంగా చేతుల్ని భూమికి ఆనిస్తే కాళ్లు పైకి లేవసాగాయి. ఇలా సాష్టాంగ నమస్కారం చేయడానికి అవస్థపడుతున్న విఘ్నేశ్వరుణ్ణి చూసి శివుడి తలలోని చంద్రుడికి వినోదం కలిగి పక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్లు కూడా పిండవుతాయంటారు. ఆ సామెత నిజమన్నట్లుగా వినాయకుడి పొట్ట పగిలి అందులోంచి ఉండ్రాళ్ళు, కుడుములు బయటకు వచ్చి నేలమీద దొర్లాయి. విఘ్నేశ్వరుడు మరణించాడు. తక్షణం గర్భశోకంలో మునిగిన పార్వతి చంద్రుడి వంక కోపంగా చూసి ఈ విధంగా శపించింది. దుర్మార్గుడా, నీ చూపు తగిలి నా కుమారుడు మరణించాడు. కాబట్టి నిన్ను చూసిన వారంతా నీలాపనిందలతో బాధపడుదురుగాక. ఋషుల భార్యలకి ఆ శాపం తగులుట. సరిగ్గా ఆ రోజు ఆ సమయంలో భూలోకంలో సప్తర్షులు ఓ యజ్ఞం చేస్తున్నారు. వారి భార్యలు అగ్ని ప్రదక్షిణం చేస్తుండగా అగ్నిదేవుడు ఆ ఏడుగురి భార్యలని చూసి ప్రేమలో పడ్డాడు. కాని వారిని ఏం చేయలేనివాడై క్షీణించసాగాడు. ఆ సంగతి గ్రహించిన అగ్నిదేవుడి భార్య అయిన స్వాహాదేవి భర్త కోరికని తీర్చాలనుకుంది. అరుంధతి తప్ప మిగిలిన ఆరుగురి రూపాలని తన మహత్తుతో ధరించి అగ్నిదేవుడి కోరికని తీర్చింది. ఆ ఆరుగురు మునులు అది చూసి తమ భార్యల శీలాన్ని శంకించి వాళ్ళని వదిలివేశారు. పార్వతి ఇచ్చిన శాపం వల్ల ఆ విధంగా చంద్రుణ్ణి చూసిన ఆ ఆరుగురు భార్యల మీద తాము చేయని నేరం వచ్చిపడింది. ఈ వివాదం శ్రీహరి దృష్టికి వచ్చింది. ఆయన తన దివ్యదృష్టితో జరిగింది గ్రహించి ఆ ఋషుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పాడు. పార్వతీదేవి శాపం వల్ల ఇలా జరిగిందని మీరు నా ద్వారా తెలుసుకోగలిగారు. మరి నా సహాయం పొందలేని సామాన్యులకి కూడా మనం మేలు చేయాలి కదా, పదండి. శ్రీహరి అందరినీ వెంట తీసుకుని కైలాసానికి వెళ్లాడు. కడుపు పగిలి మరణించి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి బ్రతికించి పార్వతికి సంతోషాన్ని కలిగించాడు. శ్రీహరి వెంట వచ్చిన వారంతా పార్వతిని ఇలా ప్రార్థించారు. తల్లి పార్వతి, నువ్వు చంద్రుడికిచ్చిన శాపం వల్ల లోకులకి అనేక కష్టాలు వచ్చిపడుతున్నాయి. దయతో ఈ శాపాన్ని ఉపసంహరించి అందరినీ కాపాడమ్మా. బ్రతికి వచ్చిన విఘ్నేశ్వరుణ్ణి ముద్దుపెట్టుకుని పార్వతి తృప్తిగా చెప్పింది. సరే, ఏ రోజున చంద్రుడు మా అబ్బాయి విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజున మాత్రం చంద్రుణ్ణి చూడకూడదు. చూస్తే ఇలాంటి నీలాపనిందలు తప్పవు. మిగిలిన రోజుల్లో చూసినా ఏమీ కాదు అని అంది. బ్రహ్మ, ఇతర దేవతలు అది విని సంతోషించి తమ తమ స్థానాలకి వెళ్లారు. అప్పట్నుంచి భాద్రపదమాస శుద్ధ చవితినాడు చంద్రుణ్ణి చూడకుండా ప్రజలు జాగ్రత్తపడుతూ అంతా సుఖంగా జీవించసాగారు. ఇలా కొంతకాలం గడిచింది. శమంతకోపాఖ్యానం. ద్వాపరయుగం. ఓరోజు శ్రీకృష్ణుడు ద్వారకకి తనని చూడవచ్చిన నారదుణ్ణి భక్తిగా పూజించాడు. ఇద్దరూ అనేక విషయాలు ముచ్చటించుకున్నారు. సాయం సంధ్యా సమయంలో నారదుడు లేచి సెలవు తీసుకుంటూ శ్రీకృష్ణుడితో చెప్పాడు. స్వామీ, ఇవాళ భాద్రపద శుద్ధ చవితి. వినాయకుడి కారణంగా పార్వతి శాపం వల్ల ఇవాళ చంద్రుణ్ణి చూడరాదు. చూస్తే నీలాపనిందలు తప్పవు. కాబట్టి వెళ్ళొస్తాను, సెలవిప్పించండి. శ్రీకృష్ణుడికి ఆ శాప విషయాలన్నీ వివరించి నారదుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. దాంతో శ్రీకృష్ణుడు ఆ రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడరాదని పట్టణంలో చాటింపు వేయించాడు. పాలంటే ఇష్టంగల శ్రీకృష్ణుడు ఆ రాత్రి బయటికి వచ్చి తలెత్తి ఆకాశం వంక చూడకుండా గోశాలకి పోయి పాలు పితుకుతుంటే పాలగిన్నెలో చంద్రుడి ప్రతిబింబం కనిపించింది. ఆహా, చూడకూడని దినాన చంద్రుణ్ణి చూశాను కదా, ఆ శాప ఫలితంగా నాకేం నీలాపనిందలు రానున్నాయో అనుకున్నాడు శ్రీకృష్ణుడు. ఇలా కొంతకాలం గడిచింది. శ్రీకృష్ణుడి రాజ్యంలో సత్రాజిత్తు అనే అతను ఉండేవాడు. అతడు సూర్యుణ్ణి పూజించి శమంతకమణిని సంపాదించాడు. అతను రోజున శ్రీకృష్ణుణ్ణి చూడడానికి ద్వారకకి వచ్చాడు. శ్రీకృష్ణుడు అతనికి తగిన మర్యాదలు చేశాక ఆ శమంతకమణి ప్రసక్తి రాగానే కృష్ణుడు దాన్ని తనకిమ్మని సూచించాడు. అమ్మో, ఇది రోజుకి 8 బారువుల బంగారాన్నిస్తూ ఉంటుంది. ఇంత విలువైన మణిని నీకెలా ఇస్తాను అంటూ తిరస్కరించాడు సత్రాజిత్తు. సరే, నీ ఇష్టం అన్నాడు కృష్ణుడు. మరికొంతకాలం గడిచాక సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఆ శమంతకమణిని మెళ్లో ధరించి వేటాడడానికి వెళ్లాడు. ఓ సింహం ఆ మణిని చూసి అది మాంసం ముక్కాని పొరబడి ప్రసేనుడి మీదికి ఉరికి చంపేసింది. ఆ మణిని నోటకరుచుకుని వెళ్లే ఆ సింహాన్ని ఓ మగ ఎలుగుబంటి చూసి చంపాడు. ఆ మణితో తన నివాసస్థలానికి వెళ్లి తన కుమార్తె జాంబవతికి ఆ మణిని ఆడుకోవడానికిచ్చాడు. వేటకి వెళ్లి తిరిగిరాని తమ్ముడికోసం సత్రాజిత్తు అడవికి మనుషుల్ని పంపితే మణిలేని అతని శరీరం వారికి కనిపించింది. వారంతా వెంటనే వచ్చి ఆ సంగతి సత్రాజిత్తుకి చెప్పారు. సత్రాజిత్తు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి ఆ మణిని దొంగలించాడని భావించి నగరమంతా చాటింపు వేయించాడు. ఆ సంగతి శ్రీకృష్ణుడికి తెలిసింది. భాద్రపద శుద్ధ చవితినాడు తను పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూడటం వల్ల ఈ నీలాపనింద తనకి వచ్చిందని గుర్తించాడు శ్రీకృష్ణుడు. బంధుమిత్రులతో వెంటనే శ్రీకృష్ణుడు అడవికి వెళ్లి ప్రసేనుడి శవాన్ని, పక్కనే ఉన్న సింహపు కాలిగుర్తులని చూశాడు. వాటిని అనుసరించి వెళితే అక్కడ చచ్చిపడి ఉన్న సింహానికి పక్కనగల ఎలుగుబంటి పాదాల గుర్తుల్ని గమనించాడు. ఆ కాలిగుర్తుల్ని అనుసరించి వెళితే అవి పర్వతంలోని గుహద్వారం దాకా వెళ్లాయి. తన వెంటవచ్చిన వారిని అక్కడే ఉండమని శ్రీకృష్ణుడు ఒంటరిగా ఆ గుహలోకి వెళ్లాడు. గుహలోని ఊయలకి ఆటవస్తువుగా కట్టి ఉన్న శమంతకమణిని చూసి దాన్ని తీసుకుంటూ ఉండగా శ్రీకృష్ణుణ్ణి చూసిన జాంబవతి భయపడింది. నాన్నా, ఎవరో వింత మనిషి నా మణిని తీసుకుంటున్నాడు చూడు అని గట్టిగా అరిచింది. జాంబవతుడు కోపంతో వచ్చి శ్రీకృష్ణుణ్ణి చూసి అతని పైబడి కోరలతో కొరుకుతూ గోళ్లతో గుచ్చుతూ చంపడానికి ప్రయత్నించాడు. శ్రీకృష్ణుడు ఆ ఎలుగుబంటిని కిందికి తోసి రాళ్లతోనూ వృక్షాలతోనూ పిడిగుద్దులతోనూ ఎదుర్కొన్నాడు. అలా 28 రోజులపాటు వారి మధ్య యుద్ధం సాగింది. క్రమేపీ జాంబవంతుడి బలం క్షీణించింది. దెబ్బలు తినటం వల్ల అతని దేహమంతా నొప్పులే. తన బలాన్ని క్షీణింపచేయగలిగింది రావణుణ్ణి చంపిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు జాంబవంతుడు. వెంటనే శ్రీకృష్ణునికి నమస్కారం చేస్తూ భక్తితో కూడిన వినయంతో చెప్పాడు, దేవాదిదేవా, నువ్వు త్రేతాయుగంలో రావణుడు ఇతర దుష్టరాక్షసుల్ని చంపడానికి అవతరించిన శ్రీరామచంద్రుడవని అర్థమయ్యింది. ఓసారి నువ్వు నామీద ప్రేమతో ఏదైనా వరం కోరుకోమంటే బుద్ధిమాలి మీతో ద్వంద్వయుద్ధం చేయాలని ఉందని చెప్పాను. సమయం వచ్చినప్పుడు అది జరుగుతుంది అని మీరు చెప్పారు. అప్పట్నుంచి అనేక యుగాలుగా మీ నామాన్నే స్మరిస్తూ ఉన్నాను. నా ఇంటికే వచ్చి మీరు నా కోరికను తీర్చారు. ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి. నా శరీరమంతా నలిగి బాధగా ఉంది. మీరే నన్ను దయతో కాపాడాలి అని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు జాంబవంతుడి వంక దయగా చూస్తూ తన చేత్తో అతని శరీరాన్ని ఓసారి నిమిరాడు. అంతే, జాంబవంతుడి బాధలన్నీ మాయమై పూర్వపు శరీరాన్ని పొందాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తనను వచ్చిన పనిని జాంబవంతుడికి వివరించాడు. జాంబవంతా, నేను శమంతకమణిని దొంగలించానని నామీద అభియోగం వచ్చింది. నాకా మణినిచ్చి నన్ను ఆ ఆపనిందని పోగొట్టుకునేలా చెయ్యి. స్వామి, అలాగే ఈ మణే కాక నా కూతురు జాంబవతిని కూడా నీ భార్యగా నీకు సమర్పిస్తున్నాను, దయచేసి స్వీకరించు అంటూ కోరాడు జాంబవంతుడు. అలా జాంబవంతుడికి అల్లుడై కృష్ణుడు గుహలోంచి మణి, భార్యామణితో బయటికి వచ్చాడు. శ్రీకృష్ణుడికేమైందో అని బయట ఆదుర్దాగా వేచి ఉన్న వారంతా బాధపడుతున్నారు. శ్రీకృష్ణుణ్ణి చూడగానే వారంతా ఆనందంతో జయజయధ్వానాలు చేశారు. కృష్ణుడు అందరితో కలిసి తన నగరానికి వెళ్లి సత్రాజిత్తుని పిలిచి శమంతకమణిని అతనికిచ్చి ఆ మణి ఎలా మాయమైందో వివరించాడు. అయ్యో, లేనిపోని నింద మీమీద మోపి తప్పు చేశాను అని సత్రాజిత్తు బాధపడ్డాడు. తన తప్పిదానికి పరిహారంగా సత్రాజిత్తు తన కూతురు సత్యభామని శ్రీకృష్ణునికి భార్యగా ఆ శమంతకమణితో పాటు ఇచ్చాడు. కృష్ణుడు మణిని తిరస్కరించి సత్యభామని మాత్రం స్వీకరించాడు. ఓ శుభముహూర్తాన శ్రీకృష్ణుడు సత్యభామలకి వివాహం జరిగింది. ఆ వివాహానికి వచ్చిన దేవతలు, మునులు శ్రీకృష్ణుడితో మొరపెట్టుకున్నారు. మహాత్మా, మీరు సమర్థులు కాబట్టి చవితన చంద్రుణ్ణి చూడగానే మీమీద వచ్చిన ఆ అపనిందని తొలగించుకోగలిగారు. మాలాంటి అసమర్థుల మాటేమిటి? మీరే తగిన పరిష్కారం చెప్పాలి అని వేడుకున్నారు. కృష్ణుడు నవ్వుతూ ఇలా చెప్పాడు, మీరు ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితినాడు గణపతిని పూజించి గణపతి పుట్టుకనుంచి ఈ శమంతకోపాఖ్యానం దాకా మొత్తం కథ విని లేదా చదివి అక్షింతలు తలమీద చల్లుకుంటే ఆ రాత్రి చంద్రుణ్ణి చూసినా ఎవ్వరికీ ఎలాంటి నీలాపనిందలూ కలుగవు. ఈరోజునుంచి వినాయకుడు విఘ్నాలకు అధిపతియే కాకుండా గణాలకి కూడా అధిపతి అవుతాడు. కాబట్టి గజాననుడు ఇకనుంచి విఘ్నేశ్వరుడు, గణాధిపతి అనే పేర్లతో కూడా పిలువబడతాడు అని చెప్పాడు. అది విన్న అందరూ సంతోషించారు. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితినాడు దేవతలు, మహర్షులు, మానవులు మొదలైన వారంతా తమ తమ శక్తికొలది వినాయకుణ్ణి పూజించి ఈ కథ విని లేదా చదివి సుఖంగా ఉన్నారు. సూత మహాముని ఈ కథని శౌనకుడు, ఇతర మునులకి చెప్పాక వారి దగ్గర సెలవు తీసుకుని తన నివాసస్థానానికి వెళ్లాడు. ఓం విఘ్నేశ్వరాయ నమః. లోకంలోని సమస్త ప్రాణికోటికి శుభం కలుగుగాక. వినాయక వ్రతకల్పం సమాప్తం.